56 జీవుడి నాడి సంచార పరిశీలన. బోయవాడు స్వామి, స్వప్న సమయంలోని ఇంద్రియాలు చిత్తకల్పితాలు కనుక వాటి ద్వారా కనిపించే ప్రపంచంలో స్థూలత్వం లేకపోతే పోవచ్చుగాక. జాగ్రద్దశలోని ఇంద్రియాలు మనఃకల్పితాలు కావుగదా. వాటి ద్వారా కనిపించే ప్రపంచం స్థూల ప్రపంచం కాదనడం ఎలా? ఆయసర్వ్ 107. ముని, జాగ్రద్దశలో బాహ్యేంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి చిదాభాసుడు, జీవుడు తనమీద తను చేసుకున్న అధ్యారోప పరంపరలో భాగాలేనని పూర్వమే చెప్పుకున్నాం గదా. కనుక అవి కూడా మనఃకల్పితాలే. ఈ విషయం బాగా అర్థమయ్యేందుకోసం స్వప్న దృశ్యాలు కనిపించే విధానాన్ని మరో దృష్టితో వివరిస్తాను, విను. జాగ్రద్దశలో బాహ్యేంద్రియాలు బాగా అలసిపోయినప్పుడు లోపలి జీవుడు తన అంతరింద్రియాన్ని, మనస్సును వెనక్కు గుంజుకుని హృదయస్థానంలో ఉన్న కొన్ని నాడులలోకి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించేటప్పుడు వాతపిత్త శ్లేష్మాలలోని శ్లేష్మధాతువుతో నిండిపోయిన నాడులలోకి ప్రవేశిస్తే అప్పుడా జీవుడు సౌందర్యమయాలు, సౌకుమార్య పరిపూర్ణాలు, ఆయన ఆహ్లాదక సన్నివేయాలను చూస్తాడు. ఉదాహరణకు వెన్నెల నిండిన ఆకాశం, కలువలు విచ్చిన కొలను, ఉత్సవాలలో ఉల్లాసంగా ఉండే సుందరాంగులు, నోరు రుంచే వంటకాలు, విలాసవంతమైన భవనాలు, కనువిందు చేసే నదీ సంగమాలు, ఇలాంటివన్నీ ఆ సమయంలో కనిపిస్తాయి. ఇక ఆ జీవుడు పిత్తరసంతో కూడిన నాడులలోకి ప్రవేశిస్తే అప్పుడతనికిక కనిపించే దృశ్యాలన్నీ ఉగ్రంగా తీక్షణంగా ఉంటాయి. ఉదాహరణకు నిప్పుమంటలు, కాళ్లు కాలే ఇసుక దిబ్బలు, మండే సూర్యగోళాలు, భయంకరమైన క్రూర మృగాలు, ఇలాంటివన్నీ అప్పుడు వాడికి కనిపిస్తాయి. ఆ జీవుడు వాతతత్వంతో నిండిన నాడులలోకి ప్రవేశిస్తే వాడికి కనిపించే దృశ్యాలన్నీ గందరగోళంగానూ విచిత్రంగానూ ఉంటాయి. ఉదాహరణకు కదిలిపోయే భూమి, పిడుగుల మ్రోతలతో మారుమ్రోగే కొండగుహలు, కుమ్మరివాడి చక్రం వంటి సాధనాలు లేకుండానే గిరగిరా తిరిగే కుండలు, గాలిలోకి ఎగిరే గుర్రాలు, పక్షుల మీద ప్రయాణం చేసే వింత జీవులు, ఆకాశంలో తిరిగే యక్ష గంధర్వాదులు, భయంతో గడగడలాడిపోతుండే ఆడపిల్లలు, తను ఏదో పాడు బావిలో పడిపోయిన సన్నివేశాలు, తను స్వయంగా చెట్లను, కొండలను పెకిలించి పైకెత్తుతున్న దృశ్యాలు, ఇలాంటివన్నీ అప్పుడు వాడికి కనిపిస్తాయి. సామాన్యంగా ఏ నాడీ కూడా ఒకే ఒక ధాతురసంతో నిండి ఉండడం జరగదు. ధాతురసాలు ఎప్పుడుగూడా సంకరంగా సంచరిస్తూ ఉంటాయి. ఆయా సాంకర్యాలతో ఉండే పాళ్ల భేదాలను బట్టి ఆయా నాడులలో సంచరించే జీవుడికి కనిపించే దృశ్యాలు మారిపోతూ ఉంటాయి. అవి అంతులేనన్ని రకాలుగా ఉంటాయి. ఆ విచిత్రాలను వర్ణించడం కష్టం. పెద్ద కొండలే వర్షధారలలోని వడగళ్ళు లాగా కనిపించవచ్చు. కొండలు మాట్లాడుతున్నట్టు, పచ్చని చెట్లే తగలబడిపోతున్నట్లు, సముద్రంలో రాళ్ల గుట్టలు పేర్కొన్నట్లు, సప్తర్షిమండలం పగిలిపోతున్నట్లు, ఇలా రకరకాల స్వప్నాలు కనిపించవచ్చు. ఇలా కొంతసేపు స్వప్నాల హడావిడి సాగినాక ఆ జీవుడు హృదయ ప్రాంతంలోనే ఉన్న పురితత్ అనే నాడిలోకి ప్రవేశిస్తాడు. ఈ నాడి హృదయ కోశానికి చుట్టూతా ఉండే పక్కటెముకల కొసలు కలుసుకునే చోట ఉంటుంది. పురితత్ అనే పేరు మాత్రం మూలకర్త చెప్పలేదు, ఒక బెలం అని మాత్రమే అన్నాడు. దానిలోకి ప్రవేశించేసరికి ఆ జీవుడికి ఇటూ అటూ కదిలే చోటు మిగలదు. అందుచేత అతనికి ప్రాణసంయోగం వల్ల కలిగే చలనం అక్కడ స్తంభించిపోతుంది. అందుచేత మట్టి ముద్దలాగా పడి ఉంటాడు. అదే సుషుప్తి అవస్థ. ఇలా కొంతసేపు జరిగేటప్పటికీ శరీరం లోపల అన్నరసాలలో కొన్ని మార్పులు వచ్చి పురితత్ లో ఉన్న జీవుడికి కదిలే సందు దొరుకుతుంది. అప్పుడా జీవుడు ఆ నాడిలోంచి బయటబడి మళ్లీ ప్రాణ సంపర్కంతో చలనాన్ని పొంది స్వప్నంలోకి ప్రవేశిస్తాడు. ఇలా జరగడంలో జీవుడు రకరకాల నాడులలో రకరకాల క్లేశాలను అనుభవిస్తూ రకరకాల దృశ్యాలను చూస్తూ ఉంటాడు. ఇదంతా దేనివల్ల? వాతపిత్త శ్లేష్మాల సంచారాల భేదం వల్ల. ఆయసర్వ్ 108. జాగ్రద్దశలో ఉన్నప్పుడు ఇంద్రియాల ప్రభావాల వల్ల రకరకాల దృశ్యాలను చూస్తున్నాడు. స్వప్నంలో ఉన్నప్పుడు వాతపిత్త శ్లేష్మాల ప్రభావాల వల్ల రకరకాల దృశ్యాలను చూస్తున్నాడు. ఇంతే తేడా. జాగ్రద్దశలో ఇంద్రియాల ద్వారా జీవుడు చూసే దృశ్యాలలో గారడి వంటి దృశ్యాలు కూడా ఉంటాయి. కొంతమంది జీవులకు వాతపిత్తాది దోషాలు మరీ ఎక్కువైతే ఎవడూ గారడి చేయకుండానే వారు గారడి వంటి దృశ్యాలను చూసేస్తూ ఉంటారు. వాటివల్ల వచ్చే సుఖదుఃఖాలను అనుభవించేస్తూ ఉంటారు. ఇలాంటివాళ్లను ఇతరులు పిచ్చివాళ్లు అంటే అనవచ్చు, కాని వాళ్ల అనుభవంలో వారికది సత్యం. దీనిని బట్టి ఏం తేలిందంటే, ఏవమేతద సద్భూతం సద్భూతమివ భాసతే నీ డొట్ ఉడొట్స 145 శ్లో 75. స్వప్నంలోనూ జాగ్రత్తలోను కూడా ఆ జీవుడు వాతాది ధాతువుల ప్రభావం వల్ల ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూస్తున్నాడు. నిజంగా ఉన్నది చితత్వం ఒక్కటే. ఇంద్రియాలన్నీ ఆ చితత్వం మీద మనస్సు చేసిన ఆరోపణలే. కనుక జాగ్రద్దశలో ఇంద్రియాల ద్వారా కనిపించే దృశ్యాలకు ప్రత్యేకమైన అస్తిత్వం ఏదీ లేదు. ఈ విషయాలన్నీ నా శిష్యుడి స్వప్నదశను పరిశీలించినప్పుడు నాకు అర్థం అయ్యాయి. సార్, 145 బోయవాడు స్వామి, ఆపైన ఏమి జరిగింది? మునీక్ నాయన, ఆ విధంగా నేనతని జీవచైతన్యంతో నా సూక్ష్మ శరీరాన్ని కలిపివేసి ముందుకు సాగుతుండగా ఉన్నట్టుండి పెద్ద సుడిగాలి మొదలైంది. ఆ గాలి పెరిగి పెరిగి మొదట్లో చెట్లు, తరువాత ఇళ్ళు, ఆ తరువాత కొండలు కూడా గాలిలో కొట్టుకురాసాగాయి. ఇదంతా ఏమిటా అని పరిశీలిస్తే నా శిష్యుడి నాడులలోకి ప్రవేశించిన అన్నరసాలు పొంగులెత్తి వాటిలో చిన్న చిన్న అన్న కణాలు ఎగిరిపడుతుంటే నాకది పర్వత వర్షంగా కనిపిస్తోంది అని అర్థమైంది. కాని నేను ఆ పీడకు తట్టుకోలేకపోతున్నాను. కొద్దిసేపట్లోనే నేను ఎటూ కదలలేక బిగిసిపోయాను. చీకటి కమ్మేసినట్టు, చైతన్యం బిగిసిపోయినట్లు ఒక అనుభూతి కలిగింది. అదే సుషుప్తి దశ. కొంతసేపటికి నాడులలోని అన్నరసాలు జీర్ణమై తగ్గాయి. కొలనులో కలువ విచ్చుకున్నట్లుగా నాలో చైతన్యం మళ్లీ మెల్లిమెల్లిగా విచ్చుకుంది. అది విచ్చుకుంటున్న కొద్దీ నేను మళ్లీ స్వప్నంలోకి ప్రవేశించసాగాను. అంటే నేను విశ్రాంతి రూపమైన సుషుప్తిలోంచి స్వప్న రూపమైన నిద్రలోకి ప్రవేశించాను. ఎప్పుడైతే చైతన్యం వికసించిందో ఆ వెనువెంటనే చైతన్యానికి సహజ సిద్ధమైన జగదృశ్య రూపం మళ్లీ మొదలైంది. తల్లి కడుపులో బిడ్డ మొలిచి పెరిగినట్లుగా సుషుప్తి దృశ్యం అనే కడుపులోనుంచి జగదృశ్యం రేకులు విప్పుకోసాగింది.